47 ఈసిత్వాద్యష్ట సిద్ధిద సం ధా ఈసిత్వాద్యష్ట సిద్ధిద ఈసిత్వమాది రాసం తాస్తథా అణిమా మహిమా లఘ్వీ గరిమా ప్రాప్తి రీసిత ప్రాకామ్యం చవసిత్వం చయత్ర కామాః పరాగతాః 27 ఇతి వచనాత్ తాః సిద్ధిరష్టా దదాతీతి తథా అణిమా క్షణమాత్రేణ అతి సూక్ష్మభావః మహిమా మహతో భావః 128 లలితా త్రిసతి భాష్య లఘ్వీ లాఘనం నత్ భారవ సేనద్ గరిమా గురోర్భావః జడతర పర్వతాది అప్రకంపిత్వ మిత్యరః ఇక్షణమాశ్రేణ విరాణ కృత్రిమత్వం ప్రాప్తిసి హస్తేన చంద్రమండలాది స్పత్సః ఈసిత ఇంద్రాదినమపి ప్రేరకత ప్రాకామ్యం అప్రతిహత కామననత్వం వాంఛితార్థఫల ప్రాప్తి రిత్యర్థః పసిత్వం సర్వలోకనసికరణ సామర్థ్యం యత్ర కామారి పరాగతాః కామ్యంత ఇతి కామాః విషయాః యత్ర యస్మిన్ ఐశ్వర్యే సతి పరాగతాః బహిర్భూతాః భవంతి విషయాణామనుభవాభావే 2 తజ్జన్య సుఖనత్వం ఆప్రకామత్వ మిత్యర్థః అష్ట సిద్ధయః ఓం ఈసిత్వాద్యష్ట సిద్ధిదాయే నమః 1 వి ఈసిత్వము 2 మొదలైన 8 దిసిద్ధులు ఈసిత్వాది అష్టసిద్ధులనబడును అణిమా మహిమా లఘ్వీ గరిమా ప్రాప్త్యః ఈసిత ప్రాకామ్యం నసిత్వం అననవి ఎష్టసిద్ధులుగా పేర్కొనబడును ఈ ఎష్టసిద్ధులను సాధించిన పురుషునకు వాంఛనీయ విషయములన్నీయు దూరముగా బహిర్గతములేయుండునని అభియుక్తో శక్తి వలన తెలియచున్నది ఆ ఎష్టసిద్ధులను భక్తులకు నొసంగునదిగావున పరమేశ్వరి ఈసిత్వాదిష్టసిద్ధిదాయని చేయబడుచున్నది సంకీర్తనము 1 అణిమా ఎనగా క్షణకాలములో అతి సూక్ష్మరూపమును పొందుట 2 మహిమా ఎనగా విశాలమైన ఉన్నతమైన రూపమును ధరించుట 8 లఘ్వీ ఎనగా శంకర 12 17 129 శంకర గ్రంథరత్నావళి మిక్కిలి భార రాహిత్యమును పొందుట 4 గరిమా ఎనగా అతిభారవంత మగుట జడతరములైన పర్వతాదులకు వలె భారమగుట వలన ఎంత బలాఢీలకయి ఇనను కదిలింప శక్యముగాకుండుట ఎని భావము ఆయి ప్రాప్త్యః ఎనగా క్షణకాలములో విరాట్ రూపమును సర్వజీవస్వరూపుడు సర్వవ్యాపకుడునైన విష్ణుస్వరూపమును 6 ఈసిత ఎనగా హసముతో మండలాదులను స్పృశించుట లేక ధరించుట చంద్రమండల సూర్య ఇంద్రాది దేవతలను సైతము కార్యప్రవృత్తి యందు ప్రేపేరేపించుట 7 ప్రాకామ్యమనగా అప్రతిహతముగా నిరాటంకముగా కోరికలీడేరుట వాంఛితార్థ ఫలప్రాప్తి ఎని భావము 8 వసిత్వమనగా సర్వలోపములను వశము చేసుకున గల సామర్థ్యము ఈ అష్టసిద్ధులయందు సమస్త కామములు దూరాపాస్తములగును మనచే కోరబడినదిగాన విషయములు కామశబ్దవాచ్యము లగుచున్నవి ఈ విషయములన్నీయు ఈసిత్వాది అష్ట ఐశ్వర్య సిద్ధి కలిగినంతనే మన చిత్తమునకు దూరమై బహిర్గతములగును అనగా విషయ కామనయుండదని భావము అష్టైశ్వర్య సిద్ధుడైనవాడు విషయగత సుఖములను అనుభవించకపోయినను విషయజన్య అనుభవించుచున్నవాడే ఆప్రకాముడగునని భావము ఈ పైన చెప్పిన సిద్ధులు అష్టసిద్ధులు సుఖమును 130 లలితా త్రిసతి భాష్యం విసే ఈ అష్టసిద్ధులు లలితా పరాభట్టారిక యొక్క విభిన్న శక్తులే శ్రీచక్రార్చనము చేయుట శ్రీవిద్యాదీక్షితులైన యుపాసకులు సంప్రదాయము శ్రీచక్రము నందలి నవావరణ దేవతలను సృష్టి సంహార క్రమములో అర్చింతురు ఈ ఎష్టసిద్ధులను యోగినీ దేవతలుగా ప్రథమ నరణార్చనమునందు అర్చింతురు ఒక్కొక్క యోగినీ దేవత దిక్కులు విదిక్కులు గూడ నర్చించు స్థానములు దిక్కులు శ్రీచక్రమునందు నిర్దేశింపబడినవి. అణిమాం పశ్చిమద్వారే దక్షభాగే ప్రపుజేత్, లఘిమాముత్తరద్వారే దక్షభాగే ప్రపుజేత్, పూర్వద్వారే తు మహిమాముత్తరే పూజేత్. తతః ఈసిత్వసిద్ధి రేవేసి దక్షిణద్వారే పూర్వనత్ నసిత్వసిద్ధిం వాయవ్యే తేనైన క్రమతో యజేత్ ఉ ప్రాకామ్యసిద్ధి విశానే తేనేవ క్రమతో యజేత్ టు ప్రాప్తిసిద్ధి సర్వకామసిద్ధిశ్చ పరమేశ్వరి. అధోర్ధ్వక్రమరు పేణ జ్ఞాతవ్యే సురసుందరి. ఈ తంత్రశాస్త్ర వచనానుసారము ఈ యష్ట సిద్ధులు పరమేశ్వరి కంటే నభిన్న స్వరూపము గల యోగిని దేవతలుగా తెలియవలేయును. స్లో ఈ త్రీక్షంస రుష్టాండకోటి రీశ్వరవల్ల భా ఒకటి ఈడితా చేశ్వరార్ధాంగ శరీరే సాధి దేవత. 131, 132 శంకర గ్రంథరత్నావళి.